అరవే జాగ్రత్తులాగానే స్వప్నం కూడా అసత్యం. బోయవాడు, స్వామి, మీరు చెబుతున్నదంతా మీ శిష్యుడి హృదయంలోకి మీరు దూరినప్పుడు మీకు కలిగిన స్వప్నానుభవం గదా. అప్పుడు మీకు స్వప్నంలో కనిపించినవాడు ఇప్పుడు ఇక్కడ జాగ్రద్దశలో మీ ఇంటిలో ఎలా ఉంటున్నాడు, నాకెలా కనిపిస్తున్నాడు? ముని, ఇది తెలియాలంటే నా అనుభవం ఇంకా కొంత నీకు తెలియాలి. ఆ విధంగా వృద్ధముని చేసిన బోధకు నేను సంతోషించి ఆ విషయాలనే మరింత మననం చేసుకొని చివరికి ఈ ప్రపంచమంతా భ్రాంతిమయమని, గురుశిష్యులనే భావం కూడా భ్రాంతిలో భాగమేనని, నిజంగా ఉన్నది ఒక్క పరబ్రహ్మమేనని, రెండవది లేదు గనుక విడిచిపెట్టదగనది కూడా లేదని నిశ్చయానికి వచ్చాను. ఆ అలా కొంతకాలం తరువాత నేను ఆ వృద్ధమునితో నా నూతన అనుభవాలను పంచుకుంటూ మాటల మధ్యలో ఇలా అన్నాను: చిన్నమునేహ మహర్షి, నేను పూర్వం మునిగా ఉండగా నా శరీరాన్ని పక్కన పెట్టి నా శిష్యుడి హృదయంలో ప్రవేశించానుగదా. ఇప్పుడు ఒకసారి మళ్లీ వెనక్కు వెళ్లి ఆనాటి నా పాత శరీరం ఎలా ఉందో చూడాలనిపిస్తోంది. అనుమతించండి వృద్ధముని, ఇంకెక్కడి పాత శరీరమయ్యా? ఆనాటి నీ శరీరము, నీ శిష్యుడి శరీరము, నీ ఆశ్రమము అన్నీ ఎప్పుడో కాలిబూడిదైనాయి. కావాలంటే స్వయంగా నువ్వే చూసుకో. వృద్ధముని ఆ విధంగా చెప్పేసరికి పూర్తిగా నమ్మబుద్ధిగాక. మనమే స్వయంగా చూసుకుందాంలే ఆయసర్ 114 అని యోగధారణలోకి ప్రవేశించాను. అలా ప్రవేశిస్తూ ఓ మహర్షి, నేను మళ్లీ తిరిగి వచ్చే దాకా తమరిక్కడే ఉండాలి అని మా గురువుగారికి మనవి చేశాను. ఆయన సరే అన్నాడు. నేను వెంటనే యోగాగ్నిలోకి ప్రవేశించి వాయుస్వరూపాన్ని ధరించి ఆకాశమంతా వెతికాను. పూర్వం నేను ఏ కంఠద్వారంలోంచి శిష్యహృదయంలోకి ప్రవేశించానో ఆ ద్వారం నాకిప్పుడు కనపడనేలేదు. పోనీ, బయటికి పోయేందుకు మరోదారి ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటే అది దొరకలేదు. తిరిగి తిరిగి అలసిపోయి వెనక్కు వచ్చి మళ్లీ మా గురువుగారినే అడిగాను: చిన్నముని మహర్షి, ఇదేమిటి, ఎంత వెదికినా ఈ ప్రపంచంలోంచి ఆ ప్రపంచంలోకి పోయే మార్గమే దొరకదేమిటి? వృద్ధముని, నాయన, నువ్వు ఇప్పుడు ఆ పాత శరీరాన్ని భౌతికంగా ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నావు, అది సాధ్యం కాదు. కావాలనుకుంటే నీ యోగ నేత్రంతో చూడగలవు. చిన్నముని, ఎందువల్ల? వృద్ధముని, నువ్వు అవస్థాత్రయాన్ని పరిశీలిద్దామనే ఉద్దేశ్యంతో పరకాయ ప్రవేశ విద్యను ఆశ్రయించి నీ శిష్యుడి హృదయంలోకి ప్రవేశించి రకరకాల పరిశీలనలు జరుపుతున్న తరుణంలో బయట కార్చిచ్చులు క్రమ్మి నీ ఆశ్రమమంతా కాలిపోయింది. అందులో భాగంగా నీ శరీరము, నీ శిష్యుడి శరీరము కాలిబూడిదైనాయి. సా 150. అందువల్లే నీకు ఆ పాత దేహాల దగ్గరకు వెళ్లేందుకు తగిన మార్గం ఇప్పుడు కనపడటం లేదు. అలనాటి ఆ అనుభవ ప్రారంభదశలో నీకు అది అన్యదేహం, అందులోనూ స్వప్నదశ. కాని అభ్యాసబలం వల్ల అదే నీకు జాగ్రద్దశగా మారిపోయింది. తదేవ స్వప్న ఏవాయం జాగ్రద్భావముపాగత నీ .ఉత్స 151 శ్లో 9. ఈ దశలో నీకు మేము స్వప్న పురుషులం, మాకు నువ్వు స్వప్న పురుషుడివి. నిజంగా ఇక్కడ ఉన్నది చిదాకాశం మాత్రమే, అది తనలో తనే ఉంది. కావాలంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళిచూడు, నీకే అర్థమవుతుంది. సా 151. చిన్నముని, నాయన, బోయవాడా, అలా చెప్పి మా గురువుగారు ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. నాకు మాత్రం ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఈ విషయాలను గూర్చి ఆలోచిస్తూ కూర్చున్నాను. తెల్లవారింది, మా గురువుగారు లేచి కూర్చున్నారు. వెంటనే నేను ఏవం స్వప్నో విభో సర్వః సద్రూప ఇతి మే మత్యః నీ .ఉత్స 152 శ్లో 2. మహర్షి, ఆలోచించగా స్వప్నం సత్యమేనేమో అనిపిస్తోంది అన్నాను. వృద్ధముని, నా మొహమల్లే ఉంది, నువ్వేమి ఆలోచిస్తున్నావంటే జాగ్రత్ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి భేదమేమీ లేదు గనుక. అయితే రెండు సత్యాలు కావాలి, లేకపోతే రెండు అసత్యాలు కావాలి. అంతేగాని వీటిలో ఒకటి సత్యమై మరొకటి అసత్యం కావడానికి వీలులేదు. అయితే లోకంలో ప్రతివాడు స్వప్నం అసత్యమని నమ్మేస్తున్నాడు. దానిని ఆధారంగా చేసుకుని కొందరు శాస్త్రకారులు జాగ్రత్త కూడా అసత్యమేనని సిద్ధాంతీకరిస్తున్నారు. నువ్వు ఇప్పుడు రాత్రల్లా ఆలోచించి ఏమి తేల్చావంటే, లోకంలో ప్రతివాడు జాగ్రత్త సత్యమని గట్టిగా నమ్మేస్తున్నాడు కనుక దీనిని బట్టి స్వప్నం సత్యమేనని ఎందుకు చెప్పకూడదు అని ఈ మాట కూడా నువ్వు నిశ్చయంగా చెప్పలేకపోతున్నావు. అందుకనే అనిపిస్తోంది అంటున్నావు. ఆసర్వ్ 115. నీ ఊగిసలాటకు కూడా తగిన కారణం ఉంది. ఈ జాగ్రత్ ప్రపంచం సత్యమని ప్రతివాడు నమ్మిస్తున్న మాట నిజమే. కాని ఆ నమ్మకం వెనకాల బలమైన నిరూపణ ఏదైనా ఉంటే దానిమీద ఆధారపడి మనం ముందుకు సాగవచ్చు. సరిగ్గా ఆలోచిస్తే స్వప్నంలో ఉన్నంత మాత్రపు సత్యత్వం కూడా జాగ్రత్తలో లేదు. చిన్నముని అదెలా, వృద్ధముని ఇదిగూడా అర్థం కావడం లేదా? అందుకే నువ్వు బోయవాడికి గురువువి కాబోతున్నావు. అదలా ఉంచు, అసలు విషయం చెబుతా విను. ఇక్కడ సత్యం అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి? చిన్నముని, ఒక కార్యానికి వెనకాల సరియైన కారణం ఉంటే అది సత్యం. కుండకు వెనకాల మట్టి ముద్ద ఉంది కనుక కుండ సత్యం. ముత్యపు చిప్పమీద కనిపించే వెండి ముద్ర దగ్గర ఇలాంటి కారణమేదీ కనిపించడం లేదు గనుక అది అసత్యం. ఆ వృద్ధముని దృష్టితో చూస్తే స్వప్నానికి వెనకాల ఎంతో కొంత కారణం ఉంది. జాగ్రత్త దశలో కలిగే అనుభవాలు సంస్కారాలుగా మారి ఆ సంస్కారాలు స్వప్నదశలో నూతన పంచభూతాలను సృష్టిచేస్తున్నాయి. అందువల్ల స్వప్నంలోని పంచభూతాలకు వెనకాల భౌతిక కారణాలు లేకపోయినా సంస్కార రూపమైన సూక్ష్మకారణం ఏదో ఉందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా స్వప్నానికి ఎంతో కొంత సత్యత్వాన్ని సాధించవచ్చు. ఈ మాత్రపు సౌభాగ్యం కూడా జాగ్రత్తదశకు లేదు. చిన్నముని, అదేమిటి? వృద్ధముని, జాగ్రత్తదశలో కలిగే పంచభూతాలకు కారణాలేమిటో ఊహించు. చిన్నముని, భూమికి నీరు కారణం అంటాను, నీటికి నిప్పు కారణం అంటాను, నిప్పుకు గాలి కారణం అంటాను, గాలికి ఆకాశం కారణం అంటాను. వృద్ధముని, మొత్తం మీద జాగ్రత్ పదార్థాలన్నీ ఆకాశంలోంచి రాలి పడుతున్నాయని తేల్చావు. ఇక వాటికి సత్యత్వం ఎక్కడి నుండి తెస్తావు? చిన్నమునేహ పూర్వకల్పంలోని జీవుల సంస్కారాలే ఇప్పటికీ ఈ కల్ప పదార్థాలకు కారణం అనవచ్చుగదా. వృద్ధముని, అలా అన్నా కూడా ఇప్పటి ఈ జాగ్రత్ పదార్థాల వెనకాల సరైన భౌతిక కారణం లేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. అదిగాక పూర్వ సంస్కారాలు కొంచెంసేపు నిలబడ్డాయంటే బాగుంటుంది, కానీ ఎక్కువసేపు నిలబడి ఉన్నాయంటే బాగుండదు. క్రిందటి ప్రళయం తరువాత మళ్లీ ఒక కల్పకాలం ఆగితేగాని సృష్టి మొదలు కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంత దీర్ఘకాలం పాటు పాత సంస్కారాలు యథాతథంగా నిలబడి ఉన్నాయనడం యుక్తియుక్తం కాదు. కనుక స్వప్నానికి మిగిలినంత మాత్రపు సత్యత్వం కూడా జాగ్రత్తకు మగలదు. అందువల్లనే తత్వవేత్తలు జాగ్రత్త అసత్యమని, దానిని బట్టి స్వప్నం కూడా అసత్యమని నిర్ణయిస్తున్నారు. అంతేగాని స్వప్నాన్ని బట్టి జాగ్రత్త అసత్యమనడం లేదు. స్వప్నదశలో ఉన్నవాడు స్వప్నం సత్యమనే నమ్ముతాడు, వాడికి సందేహం ఉండదు. నువ్వు స్వప్నంలోంచి ధ్యానంలోకి వెళ్ళి ఏదేదో వెతుక్కొని మళ్లీ వెనక్కు వచ్చి స్వప్నం సత్యమేనేమో అని సందేహం వ్యక్తం చేస్తావేమిటి? నువ్వు ధ్యానంలో ఉండి మాట్లాడుతున్నావా, స్వప్నంలో ఉండి మాట్లాడుతున్నావా, యుక్తిలో ఉండి మాట్లాడుతున్నావా? ఎటుచూసినా నీ ఆలోచన సరిగాదు. ఆసర్వ్ 116.